44 సద్భావనే మందు. రాముడు, గురుదేవ, నా మనస్సు ఒక్కోసారి శుభవాసనల వైపుకు పోతోంది, ఒక్కోసారి అశుభవాసనల వైపుకు పోతోంది. వీటిలో ఏది బలంగా ఉందో, ఏది బలహీనంగా ఉందో నాకే సరిగా అర్థం కావటం లేదు. ఇలాంటప్పుడు నేనేం చెయ్యాలి? వశిష్ఠుడు, రామ, మంచి ప్రశ్నే వేశావు. పూర్వజన్మలో శుభవాసనో అశుభవాసనో ఏదో ఒకటి నువ్వు గడ్డ కట్టించుకున్నావు. అది నువ్వు చేసుకున్న పనే. అది ఏదైనా నీకు ఇవ్వాల కావలసింది మాత్రం శుభవాసన. అందుకోసమని నువ్వు వెనకాల జన్మలో ఏమి చేశావు, నీ పాత ఖజానాలో ఏ ఏ కర్మలున్నాయి అనే ఆలోచనలను మానేసి ఇప్పుడు సద్వాసనలకు అనుకూలమైన వాతావరణం పెంచుకో. అనగా ఇప్పుడు దుర్జన సాంగత్యం వదిలేసి సజ్జన సాంగత్యాన్ని బాగా పెంచుకో. ఆ సజ్జనులు చెప్పిన రీతిగా నీ ఆలోచనలను మలుచుకో. సజ్జనులు చెప్పిన రీతిగా మంచి మాటలు నేర్చుకో. సజ్జనులు చెప్పిన రీతిగా నీ చేతలు సరిదిద్దుకో. ఆ రకంగా ఇప్పుడు ఈనాడు ఇక్కడ నువ్వు నీ సద్వాసనలను గట్టిగా గడ్డకట్టించు. వాసనోఘస్త్వయా పూర్వం అభ్యాసేన ఘనీకృతః శుభోవాప్య శుభోవాపి శుభమధ్య ఘనీకురు. ముప్పై 9 శ్లోక్ 34. ఆ పూర్వం నువ్వు శుభాన్ని గడ్డకట్టించావో అశుభాన్ని గడ్డకట్టించావో తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, దేన్ని గడ్డకట్టించినా నీ అభ్యాసబలంతోనే గడ్డకట్టించావు. అంతవరకు ఖాయం. ఇప్పుడు నువ్వు అభ్యాసబలాన్నే ఆశ్రయించు. అయితే ఈ మాటు శుభమధ్య ఘనికురు, శుభాన్ని మాత్రమే గడ్డకట్టించు. రామ, పూర్వం చేసిన అభ్యాసబలం వల్ల ఒక రకమైన వాసనలు ఘనీభవించి ఇవాళ దుష్ఫలితాన్ని ఆయసర్ 53 ఈ ఫలితాలను చూసి అయ్యో పూర్వం ఎలాంటి పాడు పనులు చేశానో అని విలపించే బదులు ఒక సత్యం గ్రహించు. ఏమంటే గట్టి అభ్యాసంతో ఏ పనులు చేసినా సరే వాటికి కొంచెం వెనుకో ముందో ఫలితాలు వచ్చి తీరుతాయని మన అనుభవమే మనకు నిరూపిస్తోంది. ఇలా గ్రహిస్తే మనకు వచ్చే లాభం ఏమిటంటే ఇవాళ మనం చేసే మంచి ప్రయత్నాలకు వెంటనే ప్రత్యక్ష ఫలితాలు కనిపించకపోయినా పూర్వ జన్మలో చేసిన అభ్యాసాల యొక్క ఫలితం ఈ జన్మలో అందుకున్నట్లుగా ఇప్పుడు మనం చేసే అభ్యాసాల యొక్క ఫలితం కనీసం వచ్చే జన్మలోనైనా మనకు అంది తీరుతుంది అనే విశ్వాసం మనకు దృఢపడుతుంది. అప్పుడు అయ్యో ఎవరో ముసలివాళ్లు చెప్పిన మాటలు పట్టుకొని ఇంత శ్రమపడుతున్నానే, దీనికేమైనా ఫలితం ఉంటుందో ఉండదో అనే సందేహం నీకుండదు. సందేహం లేకుండా సత్కర్మలు చేస్తే ఆ సత్కర్మ మరింత వేగంగా ముందుకు సాగుతుంది. కనుక ఓ రామ, అన్ని రకాల సందేహాలను వదిలి గట్టి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి నీ మనస్సును సద్భావనల వైపు మళ్లించేందుకు కృషి చెయ్యి.